దేవకీ నందమానంద మాధవం ముని వినుత గోపికా వృంద నాయకం తం భజే గురు భవన పుర నిలయ దేవకీ నందమానంద మాధవం కాయాంబు నిరమాయి പ്രിയരാധ കൈതൊട്ട പൂതിനൊക്കെ നിൻമുഖമായി മായാമയമാം ഋതുവായി సరి గరి సరి గమ గమ ద సరి గరి